అరణ్యకాండ. అత్రి మహాముని ఆశ్రమమునందుక దినముండి సీతారామ లక్ష్మణులు వారి వద్ద సెలవు తీసుకుని దండకారణ్యమునకు దారిచూపుడని అడిగిరి. అందులకు సమాధానముగా అత్రి మహాముని రామునితో, రామ, నీవే అందరికీ దారిచూపేవాడివి, నీకు దారిచూపించేవాడెవడున్నాడు? అయినను లోకాచారము ప్రకారము నా శిష్యులను నీకు దారిచూపించుటకు పంపుచున్నాను అని చెప్పి తన శిష్యుల పంపెను. వారు సీతారామలక్ష్మణులను నదిని దాటించిరి. పరమాత్ముకు జీవునకు మధ్యగల మాయవలే రామలక్ష్మణుల మధ్య సీతాదేవి నడుచుచుండెను. దారిలో ఒక కోనేరుండెను, అందులోని నీటిని త్రాగి కొంతసేపు విశ్రమించిరి. అప్పుడు విరాధుడనే ఒక భయంకరకార రాక్షసుడు సీతాదేవిని పట్టుకొనుటకు పరుగెత్తి వచ్చెను. రాముడు 51 వాని చేతులను, కాళ్లను, శిరస్సును ఖండించెను. వెంటనే దేవదుందు భులు మ్రోగెను. విరాధుని హమునండి తేజోవంతుడుగు ఒక పురుషుడు బయటకు వచ్చి శ్రీరామునికి నమస్కరించి ఈ విధముగా స్తుతించెను. ఆ మహాత్మా నేనుక విద్యాధరుడను, దుర్వాసుని శాపముచే రాక్షసుడనైతిని. ఇవుడు నీ మూలమున నాకాశాపమోచనము కలిగినది. రామాహ, నా సంసార దోహక నివృత్తి కొరకై నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాదకమలములందే వర్తించుగాక. నా వాక్కు నీ నామమునే కీర్తించుగాక. నా చెవులు నీ కథలనే వినుచుండుగాక. నా చేతులు నీ పాదపద్మములనే పూజించుగాక. నా శిఠస్సు నీ పాదంబులకే నమస్కరించుగాక. నమస్తుభ్యం భగవతే విశుద్ధినానమూర్తయే. ఆత్మరామాయ రామాయ సీతా రామాయ వేధసే ప్రపన్నం పాహిమాం రామయాస్యామి త్వదను జయ దేవలోకం రఘుశ్రేష్ఠమాయమామ. 22 వృణోతుమే రాముడు ఆ విద్యాధరునితో, మద్భక్తి దుర్లభాలోకే జాతా చే ముక్తిదాయక అతస్త్వం భక్తి సంపన్నః పరం యాహేమమా జయ వివరాతుడు. స్వర్గమునకు బోయెను. రాముడు సీతాలక్ష్మణ సహితుడై చక్కటి శరభంగ మహాముని ఆశ్రమమునకు బోయెను. శరభంగ మహర్షి రామాదులను సత్కరించి ఈ విధముగా స్తుతించెను. రామచంద్ర, నీవు సాక్షాత్ పరమాత్మవు. నీ సందర్శన కొరకే ఇచట తపస్సు చేయుచుంటిని. నా తపఃఫలము నంతటినీ నీకే అర్పించుకోనుచున్నాను. నేను ముక్తి పొందెదను. అయోధ్యాపతియు సీతాసుమేతుడపగు నీవు నా హృదయమున ఎల్లప్పుడూ నివసించదవుగాక. పిమ్మట ఆ మహాముని అగ్నిని ప్రజ్వరిల్లచేసి శ్రీరామునే చూచుచూ పాంచభౌతికమైన తన దేహమును అగ్నికి ఆహుతి చేసి బ్రహ్మలోకమునై బోయెను. తరువాత దండకారణ్యవాసులైన మునీశ్వరులు శరభంగ 52 ఆశ్రమమున శ్రీరాముని దర్శించిరి. సీతారామ లక్ష్మణులు ఆ మునుల వెంట ఋష్యాశ్రమములు దర్శించుచూ త్రోవలో రాక్షసులచే బాధింపబడిన మునుల కళేబరములను చూచిరి. ఆ రాక్షసులందరినీ వధించెదనని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట అగస్త్యుని శిష్యుడును రామమంత్ర జపశీలి యగు సుతీక్ష మహాముని యొక్క ఆశ్రమమునకు బోయిరి. ఆ మహాత్ముడు శ్రీరాముని పూజించి ఈ ప్రకారము స్తుతించెను. సుతీక్ష కృతస్తోత్రము అర కాం 2 సర్గ. త్వన్మంత్ర జాప్యహమనంత గుణప్రమేయ సీతాపతే శివవిరించి సమాశ్రితాంధే సంసార సింధు తరణమల పోతపాద రామాభిరామ సతతం తవ దాస దాసః మా మధ్య సర్వజగతామపి గోచరస్త్వ త్వన్మయ సుతకలత్ర గృహాంధకూపే మగ్నం నిరీక్ష్యమల ముద్దల పిండమోహ పాశాను బద్ధ హృదయం స్వయమాగతోసి అనంత కళ్యాణ గుణధామ. సీతాపతి, శివబ్రహ్మాదులచే ఆశ్రయించబడిన పాదములు గలవాడా. రామాభిరామ, రామ, సంసార సాగరమును దాటుటకు ఓడేగు పాదములు గలవాడా. నీమంత్రమును జపించినట్టి నేను నీ యొక్క దాసాను దాసుడను. ఇప్పుడు ఎల్లలోక ములకు తెలియరానట్టి నీమాయచే సుత కళత్ర గుహమను చీకటి బావిలో మునిగియున్నాను. మలరూపమైన శరీరమందు మున కట్టబడిన మనస్సుగల నన్ను జూచి నీవే వచ్చినావు. నీవు ఎల్ల ప్రాణలయందు నివసించువాడవు, మంత్రజపముచేయువాని. 49. కృత్రిమ నర్తక్యో నృత్యంతి కుహకేచ్ఛయ త్వదాధినా తథామయ నర్తకీ బహురూపిణి ఎట్లు కృత్రిమ నాట్యకత్తెలు బొమ్మలు ఆడించువాని ఇచ్ఛతో ఆడునో బహురూపిణియగుమాయని యధినయే నాట్యము చేయుచున్నది. శత్రుసంహారక, నేను కూడా దేవకార్యము చేయబోవునట్టి నీచే ప్రేరితనే పాపపు మనస్సుతో మిక్కిలి పాపకార్యము చేసి తిని దేవతలకు కూడా అగోచరుడవైన నీవు నాకు కనబడితివి. జగన్నాథ, విశ్వేశ్వర, అనంత, నన్ను రక్షింపుము, నీకు నమస్కారం. నీ జ్ఞాన ఖడ్గముచే నా కొడుకు నా ధనమును విషయాభిరుచియను పాసమును ఛేదించుము. నేను నీ శరణు పొందితిని అని రాముని వేడుకొనెను. కైక మాటలను విని రాముడు చిరునవ్వుతో, భాగ్యవతి, నీవుక నన్ను గూర్చి చెప్పెనదంతయు సత్యము, అసత్యము కాదు. నాచే ప్రేరేపింపబడి సరస్వతి, నీ నోట నుండి ఇట్లు దేవతల కార్యము సిద్ధించుట గొరకే ఆట్లు చేసినది. నీదోషమేమీయు లేదు, నీవు పొమ్ము. సమస్తము నందును స్నేహము వదలి రేయింబవళ్ళు నన్ను ధ్యానించుచుండుము. నీ భక్తి చేశీఘ్రముగా ముక్తురాలగుదువు. నేను అంతటను సమ్యదృష్టి కలవాడను. ఇంద్రజాలకుని వలె నాకు ద్వేషింపదగనది కాని ప్రియమైన దియులేదు. నన్ను ఎవరు ఏ రీతిగా భజిస్తే వారిని ఆ విధముగా అనుగ్రహించదను. తల్లి, నా మాయచే మోహింపచేయబడిన బుద్ధిగలవారు నన్ను మనుష్యాకారముగలవానిగను సుఖదుహకములు పొందినవానినిగను తలచెదరు. నా తత్వము నెరుగరు. సంసారమును పోగొట్టునట్టి మద్విషయక జ్ఞానము నీ భాగ్యముచే నీకు కలిగింది. నీవు దీనినే స్మరించుచు గుహమున యుండుము. ఏ కర్మలు నిన్నంటవు అని ఉపదేశించెను. భరతుడు శ్రీరామ పారకలను తెచ్చి సింహాసనముపైనుంచి ప్రతిదినము వాటికి సమస్త రాజోపచారముల చేయుచు పూజించుచు రాముని రాకకే నిరీక్షించుచుండెను. 50. శ్రీరాముడు కొంతకాలము చిత్రకూటమున వసించి అత్రి మహర్షి ఆశ్రమమునకు పోయెను. ఆత్రి అనసూయలకు రామలక్ష్మణులు సీతయు ప్రణమిల్లిరి అనసూయ సీతాదేవికి విశ్వకర్మచే చేయబడిన కుండలములనిచ్చెను. మరియు నిర్మలములైన రెండు వస్త్రములను అంగరాగమును ఇచ్చి రాముని కీర్తించినది. రామత్వమేవ భువనాని విధాయతేషాం సంరక్షణాయ సురమానుషతిర్యగాదీన్ దేహాన్ బిభర్షి నచదేహగుణైర్విలిప్తస్త్వత్తో బిభేత్యఖిల మోహకరిచమాయ. రామ, నీవే సర్వలోకములను సృష్టించి వానిని రక్షించుటకై దేవ మనుష్య జంతు రూపములు ధరించుచున్నావు. అయినను ఆ దేహగుణములు నిన్ను అంటుటలేదు. ఏల ఎనిన నీవు చిన్మయ స్వరూపుడవు. అఖిల ప్రపంచమును మోహింపజేయుచున్న మాయకుడా నిన్ను జూచి భయపడుచున్నవి. అరణ్యకాండ. అత్రి మహాముని ఆశ్రమమునందుక దినముండి సీతారామ లక్ష్మణులు వారి వద్ద సెలవు తీసుకుని దండకారణ్యమునకు దారిచూపుడని అడిగిరి. అందులకు సమాధానముగా అత్రి మహాముని రామునితో, రామ, నీవే అందరికీ దారిచూపేవాడివి. నీకు దారిచూపించేవాడేవడున్నాడు? ఆయనను లోకాచారము ప్రకారము నా శిష్యులను నీకు దారిచూపించుటకు పంపుచున్నాను అని చెప్పి తన శిష్యుల పంపెను. వారు సీతారామలక్ష్మణులను నదిని దాటించిరి. పరమాత్ముకు జీవునకు మధ్యగల మాయవలే రామలక్ష్మణుల మధ్య సీతాదేవి నడుచుచుండెను. దారిలో ఒక కోనేరుండెను, అందులోని నీటిని త్రాగి కొంతసేపు విశ్రమించిరి. అప్పుడు విరాధుడనే ఒక భయంకరకార రాక్షసుడు సీతాదేవిని పట్టుకొనుటకు పరుగెత్తి వచ్చెను. రాముడు 51 వాని చేతులను, కాళ్లను, శిరస్సును ఖండించెను. వెంటనే దేవదుందు భూలు మ్రోగెను. విరాధుని హమునుండి తేజోవంతుడగు ఒక పురుషుడు బయటకు వచ్చి శ్రీరామునికి నమస్కరించి ఈ విధముగా స్తుతించెను, ఆ మహాత్మా నేనుక విద్యాధరుడను, దూర్వాసుని శాపముచే రాక్షసుడనైతిని. ఇప్పుడు నీ మూలమున నాకాశాపమోచనము కలిగినది. రామ, నా సంసార దోహక నివృత్తి కొరకై నా మనస్సు ఎల్లప్పుడూ నీ పాదకమల ములందే వర్తించుగాక. నా వాక్కు నీ నామమునే కీర్తించుగాక. నా చెవులు నీ కథలనే వినుచుండుగాక. నా చేతులు నీ పాదపద్మములనే పూజించుగాక. నా శిఠస్సు నీ పాదంబులకే నమస్కరించుగాక. నమస్తుభ్యం భగవతే విశుద్ధజ్ఞానమూర్తయే. ఆత్మారామాయ రామాయ సీతా రామాయ వేధసే ప్రపన్నం పాహిమాం రామయాస్యామి త్వదనుజ్ఞయ దేవలోకం రఘుశ్రేష్ఠ మాయామామ్మ 22 వృణోతుమే. రాముడు విద్యాధరునితో మద్భక్తి దుర్లభాలోకే జాతా చెన్ముక్తి దాయక అతస్త్వం భక్తి సంపన్న పరం యాహేమమాజ్ఞయ వరాధుడు స్వర్గమునకు బోయెను. రాముడు సీతాలక్ష్మణ సహితుడై చక్కటి శరభంగ మహాముని ఆశ్రమమునకు బోయెను. శరభంగ మహర్షి రామాదులను సత్కరించి ఈ విధముగా స్తుతించెను. రామచంద్ర, నీవు సాక్షాత్ పరమాత్మవు. నీ సందర్శన కొరకే ఇచ్చట తపస్సు చేయుచుంటిని. నా తపఃఫలము నంతటినీ నీకే అర్పించుకోనుచున్నాను. నేను ముక్తి పొందెదను. అయోధ్యాపతియు సీతాసుమేతుడవ్వగు నీవు నా హృదయమున ఎల్లప్పుడూ నివసించదవుగాక. పిమ్మట అమహాముని అగ్నిని ప్రజ్వరిల్లచేసి శ్రీరామునే చూచుచు పాంచభౌతికమైన తన దేహమును అగ్నికి ఆహుతి చేసి బ్రహ్మలోకమునకు బోయెను. తరువాత దండకారణ్యవాసులైన మునీశ్వరులు శరభంగ 52 ఆశ్రమమున శ్రీరాముని దర్శించిరి. సీతారామ లక్ష్మణులు ఆ మునుల వెంట ఋష్యాశ్రమములు దర్శించుచు త్రోవలో రాక్షసులచే కళేబరములను చూచిరి. ఆ రాక్షసులందరినీ బాధింపబడిన మునుల వధించదనని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట అగస్త్యుని శిష్యుడును రామమంత్ర జపశీలి యగు సుతీక్ష మహాముని యొక్క ఆశ్రమమునకు బోయిరి. ఆ మహాత్ముడు శ్రీరాముని పూజించి ఈ ప్రకారము స్తుతించెను. సుతీక్ష కృతస్తోత్రము 6.com 2వ సర్గ. త్వన్మంత్ర జాప్యహమనంత గుణప్రమేయ సీతాపతే శివవిరించి సమాశ్రితాంధ్ర సంసార సింధు తరణామల పోతపాద రామాభిరామ సతతం తవ దాస దాస్య మా మధ్య సర్వజగతామపి గోచరస్త్వ త్వన్మయ సుతకలత్ర గృహాంధకూపే మగ్నం నిరీక్ష్యమల ముద్దల పిండమోహ పాశాను బద్ధ హృదయం స్వయమాగతోసి అనంత కళ్యాణ గుణధామ సీతాపతి, శివబ్రహ్మాదులచే ఆశ్రయించబడిన పాదములు గలవాడా. రామాభిరామ రామ, సంసార సాగరమును దాటుటకు ఓడేగు పాదములు గలవాడా. నీమంత్రమును జపించినట్టి నేను నీ యొక్క దాసాను దాసుడను. ఇప్పుడు ఎల్లలోక ములకు తెలియరానట్టి నీమాయచే సుత కళత్ర గుహమను చీకటి బావిలో మునిగియున్నాను. మలరూపమైన శరీరమందు మోహపాశమున కట్టుబడిన మనస్సుగల నన్ను జూచి నీవే వచ్చినావు. నీవు ఎల్ల ప్రాణులయందు నివసించువాడవు. మంత్రజపముచేయువాని. 53 రాజునకు వలె నుండి తొలగిపోవుచున్నది. ఈ ప్రకారము నీవు సేవకు తగిన ఫలము నిచ్చెదవు రామా. ఈ ప్రపంచ సృష్టిస్థితిలయ మూలకు నీ ఒక్కడవే కారణమవు. నీత్రిగుణమాయచే బ్రహ్మ రుద్ర విష్ణువులుగా భాసించుచున్నాము. ఎట్లు జలపాత్ర ఎందలి సూర్యుడు పెక్కులుగా భాసించుచున్నాడో అట్లు నీవు మోహబుద్ధులకు వివిధ కృతులతో ప్రకాశించుచున్నావు. రామ, నేను అజ్ఞానమునకు దూరముగాయున్నాను. ఇవుడు ప్రత్యక్షంగా నీ పాదాలను చూడగలుగుచున్నాను. నీ భక్తి హీనులకు నీవు కనబడవు. నీ నామమంత్రమును జపించే వారి నిర్మల హృదయాలలో చక్కగా కనబడదవు రామ. నీవు రూపము లేని వాడవైనను అవతార మూర్తిపైన నిన్ను చూచుచున్నాను. నీ సుందర మానవవకారమును కోటి మన్మధులతో సమానమైన సౌందర్యాన్ని ధనుర్బాణములు ధరించిన విగ్రహమును నీదయరస సంపూర్ణతను చిరునవ్వు గల చక్కని మోమును చూచున్నాను. సీతాసమేతుడును అజినాంబధారీయును ఎవరును ఎదిరింపలేని వాడును. లక్ష్మణునిచేని యమముగా కొలువబడిన పాదపద్మములు గలవాడును. నల్లకలువ వంటి దేహకాంతి గలవాడను, శాంతుడును, నాభాగ్యరూపుడును అగురాముని సదా నమస్కరించుచున్నాను రామ. కొందరు మహాత్ములు నీయొక్క దేశకాల వస్తుపరిచ్ఛేర రహితమును చైతన్యఘన రూపమైన నీపకరు పముసు తెలిస్తే తెలుసు కొందరుగాక. నాకు మాత్రము ఇప్పుడు ప్రత్యక్షముగా కనబడుచున్న ఈ రూపమే ప్రకాశించుగాక. అవామనసగోచరమైన ఆ రూపమును నేను కోరను. ఈ స్తోత్రముచే శ్రీరాముడు ప్రీతి చెంది సుతీక్షముని, నీ మనస్సు నాకు బాగా తెలియను. నీవు నా ఉపాసకుడవు. ఆదుకే నిన్ను చూడవచ్చితిని మోక్షానికి నా భక్తి తప్ప వేరు మార్గం లేదు. లోకమునందు నా మంత్రోపాసకులకు, నన్నే శరణు పొందిన వారికి, నిరపేక్షకులకు నన్ను తప్ప ఇతరములు కోరని వారికి నేను ప్రతిదినము కనబడుచునే. 54 ఇంచును, నీ చేచేబడిన ఈ స్తోత్రము నెల్లప్పడు పఠించును. వానికి నాయందు సద్భక్తియును నిర్మల జ్ఞానమును కలుగును. నీవు నన్ను పాసించుటచే నీవు సర్వతః ముక్తుడవైతివి. శరీరమందు నా సాయుజ్యమును పొందెదవు. ఇందు సందియేయులేదు. నీ గురువును మునిశ్రేష్ఠుడగు అగస్త్యుని చూడదలచియున్నాను అని చెప్పెను. సుతీక్షణితో సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత ఆశ్రమమునకు బోయి ఆట నుండి అగస్త్యాశ్రమమునకు బోయిరి. ఆ మహర్షికి సీతారామలక్ష్మణులు ప్రణమిల్లిరి. అగస్త్యుడు పరమానంద భరితుడై ఈ విధముగా స్తుతించెను.